జగామదూరకం తావర్తయామీహక్షయా జీవసే జత్తే దివం జత్రేమో జగామదూరకం తావర్తయామీహక్షయా జీవసే జగత్తే భూమిం చతుర్భృష్టిం మనో జగామదూరకం తావర్తయామీహక్షయా జీవసే జగత్తే చతస్ర ప్రతిశో మనో జగామదూరకం తావర్తయామీహక్షయా జీవసే జగత్తే సముద్రమర్ణవం మనో జగామదూరకం తావర్తయామీహక్షయా జీవసే జగదేవీజే ప్రవతో మనో జగామదూరకం తావర్తయామీహక్షయా జీవసే జత్తే అపోయోషధీర్మనో జగామదూరకం తావర్తయామీహక్షయా జీవసే జగతే సూర్యం యశుషదం మనో జగామదూరకం తావర్తయామీహక్షయా జీవసే జగత్తే పర్వతాం బృహతో మనో జగామదూరకం తావర్తయామీహక్షయా జీవసే జగత్తే విశ్వమిదం జగన్మనో జగామదూరకం తావర్తయామీహక్షయా జీవసే జగత్తే పరాపరావతో మనో జగామదూరకం తావర్తయామీహక్షయా జీవసే జగత్తే భూతం చ భవ్యం చ మనో జగామదూరకం తావర్తయామీహక్షయా జీవసే తాజ ప్రతరం నవీయస్థాదారే వక్రతోపదారథస్య అధ్యవానముత్తీర్థం పరాధరం సునృరేజీతామన్వరాజేని శివం బంధం కరామహే సుకోరుధస్రవాంసి తానో విశ్వామత్వరాధరం సునృరేజీతాం అధీష్వా అర్యః పౌంసే భవే వజ్జౌర్న భూమిం గిరయోనాద్రాన్ తానో విశ్వానిరయరాజీకేతపరాతరం సునృరేజర్జిహీతాం మోషరత్వమృత్యవే పరాధాః పశ్యే మనసూజ ముచ్చరం తమ్ యుగర్హితో చరిమాసూనో అస్తు పరాతరం సునృరేజర్జిహీతాం అసూనీతే మనో అస్మాసు ధారయ జీవాత వేష ప్రతీరాణాయూహ ఆరంధిన సూర్యస్య సందృతీకృతేన త్వం తన్వం వర్ధయస్య అసూనీతే పునరస్మాసు చక్ష పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యే వసూర్యముత్తరం దమనో మతే మృణజాన స్వస్తి పునరన్నాసం పృథివీ దాదు పునర్జోర్దేవీ పునరంతరిక్షం పునన్న సోమస్తన్వం దాదు పునః పూజాపత్యా ఆయా స్వస్తి సంరోదసి సుబంధవేయక్వీరస్య మాతరా భరామపయద్రపోద్యో పృథివీక్షమారపోమోషుతే కించనామత్ అవద్వకే అవత్రికా దివశ్చరంతి భేషజా క్షమాచరిణ్యే కథం భరతామభయద్రపోద్యో పృథివీక్షమారపోమోషుతే కించనామత్ తమింద్రేర జగామ నడ్వాహం చ ఆవరదుశీలనాన్యానాః భరతామపయద్రపోద్యో పృథివీక్షమారపోమోషుతే కించనామత్ ఆజనం ప్రేషసం సృసంబాహీనాముపస్థుతం అఖరన్నబిభ్రతో నమ అథమాదిం నితోసారం ద్వేషం నీయజినం రథం భజేరథస్తత్వాది యోజనాన్మహిషాదివస్థౌపవీరవాన్ ఉదాపవీరవాన్ యేక్షాగురపవ్రతరేవాన్మగాయ్యే దివీవ పంచకృష్టయా ఇంద్రక్షత్రాదామాదిషరథ ప్రోష్టేషు ధారయ దివీవ సూర్యం దృశే అగస్త్యశ్చనత్యయస్వర్తీయునక్షిరోహీత వనీయక్రమేరభివిశ్వాన్ రాజన్న రాధసాః అజం మాతాయం పితాయం జీవాధురాగమత్ ఇదండవ ప్రసర్పణం సుబంధవే నిరీ యథాయుగంబరత్ర జానహ్యం ద్విధరుణాయకం ఏవాసాధారతే మనో జీవాత వేన మృత్యవేషో అరిష్టతాదయేరం పృథివీమీ దాధారే మాన్ బృహస్పతీన్ ఏవాధారతే మనో జీవాత వేన మృత్యవేషో అరిష్టతాదయేమాదరం వైవ స్వదా సుబంధోర్మనాభరం జీవాత వేన మృత్యవేషో అరిష్టదాతయే జ్ఞా అగ్వాదోవాదిన్యక్తమతి సూర్యాః నీచీనమజ్ఞాదూహేన్యగ్భవతు తేరపాః అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః అయం మే విశ్వభేషజోయం శివాభీమరుదనః ఇదమిత్రౌద్రం గోర్తవ చా బ్రహ్మకృత్వాదచ్చామంతరాజ రాజరస్ పితరా మంగళేష్టా పర్షత్వే అహన్నా సప్తహోత్రీన్ తయద్ధారాయద్యాయ బంధంచూరైరమిమీతేది పూర్వయానో భూర్తవదస్తమహాక్రోధోనరేతూనోనయేషు భవనేషు జిగ్మం విభస్తావనుసోద్రవంత ఆయశ్వర్యాభిస్తుమిబ్రహ్మో అశ్రీనీతాదిసంగభస్తౌ కృష్ణాయద్వోష్ణరుణేషు చేదద్దివో నవాతాశ్వినాహువేవా జీతం మే యజ్ఞమాగతం మే అన్నం భవన్వాం సానే సమస్మృతద్రు ప్రతిష్టయస్య వీరకర్మ విష్ణదనుష్ఠితం నర్యో అపౌహత్ పునస్తదా విహతి యత్కనాయా దుహితురామోభృతమధర్వా మధ్యాయకత్వమభవదీకే కామం కృణ్వానే వితరీయుమత్యా నానగ్రేతో జగదుర్భియంతాదానౌ నిషిద్ధం సుకృతశ్చయోనౌ ఇదాయత్వాం దుహితరమధిష్టం క్షురారేతః సంజగ్మానో నిషింజత్ స్వాధ్యో జనయన్ బ్రహ్మ దేవాస్తోష్పతిం రతపాం నిరదక్షన్ తరీ మృషానభే నామస్య దాజౌ స్మదాపరైతపదభ్రజేత శరత్పదానదక్షిణాపరాభిన్నతానుమే మృధన్యో జగృభ్రే మృణమన్య ప్రజాముపద్భిరగ్నిమ్నగ్నముపసీదూధా సనీతేధ్వం సనీతోతపాదం సధత్తా జ్ఞేతాయ భీయుత్ మక్షోగణాయా సఖ్యం నవద్వారం వదంతరుతయుక్తిమద్మన్ జివర్హసోజముప గోపమాగోరదక్షిణాసో అచ్యూతాదుదుక్షన్ మక్షోగణాయా సఖ్యం నవీయోరాధోరేతమిత్తూరణ్యన్ సుజయత్నాయ జంతసమర్దుఘాయాపయముశ్రియాయా అశ్వాయత్పశ్చావియూతా బుధం తేతి బ్రవీతి వక్తరీరరాణః వసోర్వసుత్వాకారవో నేహా విశ్వం వివేష్టి బ్రవీణముపక్షు తదింద్రస్య పరిషద్వానో అగ్మన్ పురోషదం తోనాషదం వీక్షన్ త్రిదృష్టస్య సంగ్రాసితమనర్వాభిదత్పూర ప్రజాతస్య గుహాయతే భర్గో హనామోదయస్య దేవా స్వాహన్నయే త్రిషధస్తే నిషేదుః అగ్నిర్హరామోతజాతవేదాశ్రుధీనో హోతర్హృతస్య హోతాధృక్ ఉదత్యా మే రౌద్రావర్తిమంతానా సత్యావింద్రగూర్తజేషజధ్యై మనుష్మద్భక్తపరిఘిషేరరానామందూర్గప్రాయసా భిక్షుజజ్జూ అయం స్తుతో రాజా వంది మేధావశ్చ విప్రస్తరధిష్వసేతుః రక్షీవంతం వ్రేజయత్సో అగ్నిం నేమిం న చక్రమర్వతో రఘుద్రో సద్దివం సర్వైతరణో జష్టాసభద్రం ధేనుమస్వం గుహధ్యై సంయం మిత్రావరూనాభిజముక్షైర్జ్యేష్ఠేభిరర్జమనం వరూథైః తద్బంధుస్తూరజ్జివితే ధియం ధానాభానే దిష్టోరపజి ప్రవేణన్ కాలో నాభిః పరమాస్య వా గాహం తత్పశ్చాఖసిదశ్చీదాస ఇయం మేనాభిధిహ మే తదస్థమిమే దేవా అయమస్మి సర్వాః విజాహ ప్రతమజారితస్యేనం ధేనురసుభజ్జాయమానా అధాసు మంత్రో ఆరతిర్విభావస్య దిగ్విభత్త నిర్వాణేషాధ్వాయచ్చే నిర్ణతి శుద్ధం భక్షో స్థిరం ధే వృధం సూతమాత అధారాబుపమాజిం కణాజామను స్వాంతస్య కస్య జిక్వరే స్వద్రవినోనస్తారాధే సూనృతమింద్ర విద్యా అస్మాహోరాజేపదే వజ్రబాహు యక్షాతనో మగోన పారిరూరీణేహదస్తే హరివో అభిష్టౌ అధయద్రాజానాగమిష్టౌ సరస్సరణ్య కారవేదరణ్య ేక్షేక్షదేనా పుష్టౌ వృధాభంతీమహేతూనో సరణ్యరస్ దూనరస్వామిశ్రవాదస్తౌ యువోరక్షాస్మే శ్రద్ధాయస్తామంజుషే నమస్వాన్ విశ్వత్రయస్మిన్నాగిరస్వీతి పూర్వీవ రాతుర్దాసః సూనృతాయై సగ్రే రానో అద్భిర్దేవమాదితి సుబంధం నమసాధూక్తైః సర్ధదుఃఖైర్వచోభిరాహినూనం విద్ధైపిపజసముశ్రిరాయాః భూషణో మహోజత్రా భూతలే వాసభూతలే సజోషాః ఏవాజాంగణయతాభియంతో స్థానీచేతారో అమూరాః భద్రన్నో అపి వాతయమనాః ఓం హరిః ఓం దక్షిణజా సమక్రాయింద్రస్ సఖ్యమృతత్వమానసేభ్యో భద్రంగిరగోవో అస్త ప్రతిగృహ్ణీతమానవం సుమేధసారణం ఇతరో గోమజం వస్తునాభిందం పరివత్సరే వరం దీర్ఘాయుత్వమంగిరసో అస్త ప్రతిగృహ్ణీతమానవం సుమేధసూర్యమారోహయం దివ్య ప్రసయన్ పృథివీ మాతరం వి సుప్రజాస్తమంగిరసో అస్త ప్రతిగృహ్ణీతమానవం సుమేధస అయం నాభావతి భర్గో గృహే దేవపుత్రారిషయస్తృణోదన బ్రహ్మణ్యమంగిరగోవాత్ ప్రతిగృద్ధీతమానవం సుమేధస ఏ అంగీరసూనభత్తే అగ్నే పరీజగ్గిరే ఏ అగ్నే పరీజగ్గిరే విరూపాసో దివస్పరి నవగ్గోనుదశగ్గో అంగీరత్తమస్తదా దేవేషుమంభతే ఇంద్రేణ యుజాని శ్రేజంత మాఘతో వ్రజం గోమంతమశ్వినం సహస్రం మేదతో అష్టకన్యా అశ్రవో దేవేష్వక్రత గణూనం జాయత వయం వనస్తోత్మే వరోహతు సహస్రం సతాశ్వం సద్యో దానాయమం భాతే గతవస్రోదిగశ్చన దివజీభతాన్ భారభం సావర్ణ్యస్య దక్షిణామి సింధూరివ వప్రతే ఉదదాతాపరిభిషేస్మద్దిష్టీరోపరీరత యశస్తుర్వశ్చ మామహే సహస్రదాగ్రామణీర్మాలిషన్మసూర్యేనాస్య జటమానైతు దక్షిణా ప్రతిరంతాయుర్యస్భిన్నశ్రాంతమవాజం అరాపతోజేదిదంతమున ప్రీత సోజనీమాభిమస్మదేర్యేణ హుష్యస్య బలిషి దేవాసతే అధిబ్రువంతు విశ్వాహివో నమస్యానివం జానామాని దేవాహుతయజ్ఞయాని వః జ్యేష్ఠ జాతాదిరధ్యస్పరి యే పృథివ్యాస్తేమ ఇహ శ్రుతాహవం ఏభ్యో మాతామధుమత్పిందతే పరస్తీయూషం జౌరదిరద్రీబర్హా ముక్షుష్మాన్మృగరాన్స్వప్నస్తాదిత్యానుమదాస్వస్తే విలక్షసో అనిమిషంతో అర్హణా బృహద్దేవాసో అమృతత్వమానసో జ్యోతిరథా అహీమాయా అనాగసో దివో భస్మానం వసతే స్వస్తే సమ్రాజోజే సుకృతో యజ్ఞమాయజురపరిహృతాదే దివిక్షయం తాసనమసాదు వృత్తిభిర్మహో ఆదిత్యా అదీతిం స్వస్తే కోమం రాఘధియం జుజోషధ విశ్వే దేవాసో మనుషోజతిష్టన ోరం తు విజాతరం తరద్యో నర్షదత్యం హస్వస్తేభ్యోత్రం ప్రథమామాజేదేమను సమిద్ధాన సప్తహోత్రిభిత్యాభయం ధర్మ యక్షదుగాన కర్తదుపథస్తే యీశీరే భువనశ్చ ప్రచేతసో విశ్వస్య స్థాదుర్జగతస్తమంతవః తేన కృతాదకృతాదేన తస్పర్యజ్యాదేవాదప్యవృతా స్వస్తయే భరేష్మింద్రం సుభవం భవామహే భోముజం సుకృతం దైవ్యంజనం అగ్నిం మిత్రం వరుణం సాతజే భగం జావా పృథివీ మరుత స్వస్తజే సుత్రమాణం పృథివీం జామనేహసం సుశర్మాణమదీకిం సుప్రణీకిం దైవీం నామం సరిత్రామనాగసమస్రవంతీ మారుహేమా స్వస్తజే విశిష్టేతీవోచోతేత్రాయ్వన్నోతులేభిహృతయావో దేవూచ్చాహువేమ శృణ్వతో దేవాహవసే స్వస్తే అపామీ భావభవిష్టామనాహుతిమపారాదిం దుర్భిరత్రామఘాయత ఆరేవాద్వేవో అస్మద్యూయోతమోరుణ శర్మ స్వస్తే అరిష్ట సమర్థో విశ్వేధతే ప్రజాభిర్జాయతే ధర్మణస్పరి నిత్యాసోనజాసుమేతి విశ్వాదుతా స్వస్తే ఇందే భాగో వాధవాదాతౌం సూరదాతామరుతోహితేధనే ఆదర్జావాణం రథమింద్రదానశిమరిష్యం తమారుహే మా స్వస్తే స్వస్తి పథ్యాసుధంధ్రుధస్వృజేస్వర్వతి స్వస్తి పుత్రకృతేణు స్వస్తి రాజే మారుతో దధాతన స్వస్తిరిద్ధి ప్రపథే శ్రేష్టారేక్త స్వస్తిభియా భావమేతి దానో అమాసో అరణే నిపా దుస్వావేశా భవతు దేవగోపా ఏవాప్నతే సూరవీవృధద్వో విశ్వ ఆదిత్యాదితే మనీషి ఈశానాథో నరో అమర్చేనాస్తాభిరనో దివ్యోగేన కథాదేవానాం కథమశ్చయామని సుమంతు నామ శృణ్వతామహే ఓమేలాదికతమో నోమయస్కర కథమభూతి అభ్యావత్తరి ూయం దిక్రతవో హృత్సుధీతజోేనంజాదిశా నమద్ధిత విద్యతే అన్యేభ్యో దేషు మే అధికామాయం సదాభాసం సంపూర్ణమగోశ్యమగ్నిం దేభ్యమభ్యర్థతే గిరా చంద్రమాదాయమృతమస్యాస్తురా బృహస్పతిర్వా పృథతే సుభక్తి అజలేక పాత్సుభవేభ్యవృక్వాభిరహి శృణోతు బుద్ధ్యో ఓహీమణి దక్షస్వాదికే జన్మాని వృతే రాజానా మిత్రావరుణాభివాసతి అదోత్తమంతా పూర్వసో అర్యమా సప్తహో తాపిషోరూపే జన్మాసు తేన అర్వం దోహవన శృతోహవం విశ్వే శృణ్వంతు పాదినోభిరద్రవ మేధదాపిత్మనా మహోజేధనం సభిజేరుజద్భిరే భాజం రయుజం పురం జం స్తోమై ప్రణుధ్వం సఖ్యాయ భూషణం తేహి దేవస్వీమణిక్రదం సరం దేవమిదస్వే సప్తో మహీరవో వనస్పతీం పర్వతాగ్నిభూతలే కృతాధవస్త్రే దృష్ణ్యం సరస్వరుద్రం రుద్రేణు రుద్రియం భవామహే సరస్వతీ సరస్సింధూరోర్మిర్మహో మహీరవతాయం ధ్రువక్షణీ దేవీలాపో మాతర సూతయిత్నవో ఘృతమత్మయో మధుమన్వోక్షర ఉత మాతృహద్దివాణోతు నష్టా దేవేభర్జనీభిక్షితావతాక్షోరస్పదిర్భవో రణ్వస్వం దశ్వరమానస్యాదున కణ్వస్వం దృష్టో విధువాంగీ భక్తయో భద్రారుద్రాణాం మరుదాముపస్తుతి గోభిచ్చామేషా దేవాసేవహి యా మేధిజం మరుదయం రే భాతవరుణమిత్రయూజం పయసేవేవ కువిరంగ ప్రతిజాదిశాత్యమరుగోధత నా భార్య ప్రథమం సన్నరాహేత్రిత్వమీర్దారుణా పృథివీ మాతరా మహీ దేవీ దేవాన్ జన్మనా యజ్ఞే గీత ఉభయమిస్తామస్మాజం బృహస్పతి పనీయసి ృగదీభగంతమతిధర్మనేవిస్తోేదవాంగ్రజ్ఞాద్రవిశ్రద్రవేణ కాల ముక్తేభిరచ్చవిప్రోపీభగ్గజోర్జాన్నేవాదద్వో విశ్వ ఆదిత్యాది మనీషి జీవామర్చేనాశనో దివ్యోగజేన అగ్నిరింగోవరో నో మిత్రో అర్జమాజపూర్ణాస్వతీయోధస ఆదిత్యావిష్ర్మరుదస్వర్ బృహత్సోమో రుద్రోమదీతిర్బ్రహ్మణస్పతి ఇంద్రాగ్నిహత్యేషోన్వా ఆసవో కదా అంతరిక్షమ్మశ్చాపప్రవోదాతోమోృతీర్మహిమానమీరయన్మన్నామర్వనాం సోమాంగిమృతజ్ఞాతృధా ఏ అప్సరమన్నవం విత్తరాధస్తేనో రాదంతాం మహజే సుమిత్యా స్వర్ణరమంతరిక్షానిరోదనాద్యా భూమీ పృథివీం సంభురోదసా వృక్షాయీవ మహజం తస్సురాతయో దేవాస్తమంతే మనుషాయ సూరరాః ఇంద్రాయ శిక్షవరో రాజ రాజురేరాధం రాజామన ధాన ప్రయుచ్ఛత యయోర్ధామధర్మ నారోచతే బృహజ్జనోరుభే రోదధీనాథీవృతౌ యాగౌర్వర్తనిం పర్యేతి నిష్కృతం వయోదుభానావతీర భారత సా బ్రబ్రువారావరో నాయ దాదురే దేవేభ్యో దాదద్ధవిటావిమస్వతే దివక్షసో అగ్నిజిహ్వామృతృతృతస్యోనిం నిమృశంత ఆసతే ధ్యాంస భిత్యా అపాచక్రమోచ సా యజ్ఞం చ నిత్రీతం శ్రీనివామృతో పరిక్షిరా పితరా పూర్వజాపరీతస్వోగసీవరూనాయ్రతేభత్మో మహిరాజ బింబత పర్జన్యావాదాపూరీంద్రవాయోవరూణమిత్రమా ేవాదిత్యాంగవాపహే పార్థివాసో దివ్యాసో అత్సుజే భ్రష్టారం వాజుభోజవోహదేజాగోదారాగుషసం స్వస్తలే బృహస్పతిం వృత్రఘాతం సో మేధతమింద్రియం సోం ధనతాభూజీమహే బ్రహ్మరామస్వం జనయన్ దోషధీర్వనస్పతీన్ పృథివీం పర్వతాన్నపః సూర్యం దివిరోహయం దస్సుదాన భార్యాభ్రామి దృజం దోహధిక్షమి భుజమంగళదత్తిపృథో విరశ్వినాశ్యామం పుత్రం వధ్యమజ్జాజిన్వతం అమర్జవం విభదాజోహతర్జవం విష్ణా అంబిష్కాయవసృజత పాదీరీతం చతురేక పాదజో దివోధక్తాధరావస్తముద్విజా విశ్వే దేవాసృణపన్వజాంతిమేతరస్వదీసరీభిపురంధ్యా విశ్వే దేవాసరీభిపురం శ్యామనోర్యత్ర అమృతృతజ్ఞా రాతిరాజో అభిరాజస్వర్విధస్వా అర్గిరో బ్రహ్మ సూక్తం జూరేరన దేవాన్ వశిష్టో అమృతాన్వందే విశ్వాభువనాభిప్రతస్థు ఏనోరాసందాపురుగాయ మధ్యయూజం పాదస్వస్తిభిస్తదాన దేవాన్ మే మృగచ్చ్రవత స్వస్తే జ్యోతిష్కృతో అధ్వరస్ ప్రచేదస ఏవాృత ప్రదరం విశ్వేదస ఇంద్రజ్యేష్టాసో అమృతృతృధా ఇంద్ర ప్రసూతావరో న ప్రతిష్టాయే సూర్యస్యోతిషో భాగమానసు మరుద్గానే విజనే మన్మాధీమహిమాఘో నే యజ్ఞం చ నయంత సూరయా ఇంద్రావసూభిః పరీపాదు నోగయమాదిత్యైర్నో అదిశర్మ గచ్చతు రుద్రో రుద్రేభిర్దేవో రేణజాతి నష్టా నోగ్నాభిః సుభితాయ జిన్వతు అదిదిర్ద్యావా పృథివీరం మహలింద్రా విష్ణో మరుదస్వర్బృహతి దేవాదిత్యాదేహవామహేమసూన్ రుద్రాం సవితారం సుసంసం సరస్వాన్ దేభిర్వరో నో ధృతవ్రత పూడా విష్కర్మహిమా వాయురస్యా అమృతాభిస్తవేదస సర్మనోయం సంవరో తమం రస ృఢాయజ్ఞవృషాణ సంతు యజ్ఞావృషాణో దేవావృషాణో విష్కృతాద్యా వా పృథివీరీవృషా పర్జన్యో వృషాణో వృషస్తుభా అగ్నిడో మావృషాణావాజ సాతయే పుర ప్రశస్తృషాణాముపబ్రువే వృషాణో దేవయజ్జాతర్వత్రిపరో సంవిలం సతవ్రతా క్షత్రియాయ నిష్కృతివాధ్వరాణామభిశ్రియా అగ్నిహోదారాపో అద్రుహోపో అదృజన్ననో విత్రూర్యే పృథివీజనయన్నభివ్రతపవోషీర్వనినాయజ్ఞా అంతరిక్షం స్వా అరాపప్రదూతజేవసం దేవాతస్తీ మహాజర్తారో దివరిభవస్వస్తాతాపర్జన్యమహిరస్యతో ఆపవోషే ప్రచీరంతు నో గిరోభో రాజర్వాజినోయంతు మేధవం సముద్రస్ంధోరో అంతరిక్షమజలేక పాత్తనయత్నరం నవ అయర్బుధ్యశ్వినవద్వజాంసిభే విశ్వే దేవాతూరయో మమ శ్యామోమనవో దేవీతలే ప్రాంతం నో యజ్ఞం ప్రణయత సాధుజా ఆదిత్యారుద్రావతస్వమా బ్రహ్మదశ్యమానాని జిన్వత దైవ్యాహోదారాస్వమా పురోహితం ధామందే సాధుజా క్షేత్రశం ప్రతి మే సమీమహే విశ్వాన్ దేవాంగమృతాంగప్రయుక్ష అసక్షాద్రవద్వాచ వక్రత దేవాీలాజాతయష్టాపేస్మేదేవాసోవధూనుతావసు దేవాన్వసిష్టా అమృతాన్వందే విశ్వాభువనాభిప్రతస్తు ేనోరాసం తామరుగాయ మధ్యయూజం పాత స్వస్తిభిస్తానియం సప్తీర్ణేం ప్రజాతీమవిందతి దురీయం సృజనయద్విశ్వజన్ న్యాయాస్య ముఖ్యమింద్రాయ సంసన్ ఋతం సందీధ్యానాదివస్పుత్రాదో అసూరస్య వీరా ఇక్రం పదమంగీరతో దానాయజ్ఞ ధావ ప్రథమం వానంద హంసైరీవతీభిర్భావద్భిరస్మయాశ్యన్ బృహస్పతిరగణిగ్రద్రాస్తౌలుచ్చ విద్వాంగాయ అవోద్వాభ్యాం పరయేక యాగాగుహాతిష్టం తీరవేదశ్చతేతౌ గృహస్థిస్తమ దిగ్జ్యోతిరిచ్చన్వజస్రా గర్వీ మిశ్రావాహ ఇభిజ్ఞాపురం దయదేవ పాచీం నిస్త్రీణి సాగమూ దదేర కృందత్ బృహస్పతి రుషసం సూర్యంగా భర్తం వివేదస్తనయన్ నిమజ్జౌ ఇంద్రో బలం రక్షితారం దుహానాం కరేణే భవితకర్తారవేన శేలాంజిరాజిరమిచ్చమానోరోదయత్వనిమాగామృష్ణాత్ సజీం దత్తేభిః సఖీభిః సృజద్భిర్గోదాయ సంవిరానశైర దత్తః బ్రహ్మణస్పతిర్వృషభిర్వరాహైర్ధర్మస్వేదేభిర్ద్రవీణం జానట్ ఏ దత్తేన మనసా కోపదింగాయీ యానాసయుగణయంతీభిః గృహస్వధర్మిషో అబద్యవేభిరుదుశ్రియా అసృజరస్వయుద్ధీ తమ్ వర్ధయంద్రోపతిభిః శివాభిః సింహమీవనానాదతం సదస్తే శ్రీ మృగం సూరసాతౌ భరే భరే అనుమదేవ జిష్ణం జగాజమదగ్నిస్వరోపవాద్యామరక్షరుత్తరా నిరద్మ బృహస్పతి మృగణం వర్ధయన్ దోరానాదం దోరిభ్రతో జ్యోతిరాజా సత్యామాజుగం గృణతాపయోధైర్జవధస్వేభిరేవై పశ్చామృతో అవభవంతు విశ్వాస్తద్రోదశీ శృణుతం విశ్వమిందే ఇంద్రోమన్నామహతో అన్నవస్ విమూర్ధానామభినద్భుతస్ అహన్న హిమరీనా సప్త సింధోన్ దేవైర్ద్యావా పృథివీర్ప్రావతం నః ఉదప్రదో నవయో రక్షమానావాదతో అభ్యయస్యే వఘోషాః ఇదిభ్రజోరోర్మజో మదంతో బృహస్పతిమభ్యాహర్కానావన్ సంగోభీరాంగిరసో రక్షమానో భగ జివేదర్యమనం నినాయ జనే మిత్రోదంపతి అనగ్నిలిబస్పదే వాజజాసూంగ్రీవాజౌ సాధ్వర్యాదిగిరాస్వార్ఘాపర్ణా అనభజ్జరూపా బృహస్పతి పర్వతేభ్యో విదూర్యా నిర్గావూపేయమివస్థిభ్యా ఆవృషాయన్మధూన ఋతస్యో నీమ క్షిపన్నర్తవృత్తామీ వద్యో బృహస్పతి రుద్ధరన్నస్మ నోగా భూమ్యా బుద్ధే భవిత్వం విభేద అపజ్యోతిరాతమో అంతరిక్షానుద్ధ్రీపాలమవాత ఆచత్ బృహస్పతిరనమృశ్యాబలశ్చాభ్రమే భవాద ఆచక్రాగాలశ్చ బీజోజసంభే బృహస్పతిరగ్నితపోభిరక్కై సభ్యన్న జుక్పరి విష్టమాదావ్యీంద్రగృణో దుశ్రియానా బృహస్పతిరమదహిత్యదాస్వీరాం సదనే గుహాయత్ ఆండేవృతర్భము దుశ్రియా పర్వదశ్చత్మనాయత్ అస్నాబీనద్ధం మధుపర్యమచ్చన్మచ్చన్న ధీరబుదనిక్షయంతం నిష్టజ్జభారత పదన్న వృక్షాద్ బృహస్పతిర్విరవేనాభికృత్య సోఢామావిందస్తస్వా అస్సో అగ్నిందో అర్కేణ విభవాధేతమాంసి బృహస్పతిర్గోపుషో బలస్య నిర్మజ్జానన్న పర్వనోజభార హిమేవ పర్ణామూషితామనాని బృహస్పతీనా నృపయద్వలోకాః అనాటకృత్యమ పునశ్చ కారయాత్సూర్యామాసాభిధుచ్చరాద అభిజ్యావన్న కృతనేభిరస్వం నక్షత్రేభిస్తిరోజ్యామాపింసన్ తాంతమో అదర్జోదిరహన్ బృహస్పతిర్భిరద్రిం విదద్గాః ఇదమకర్మణమో అభ్రియాయ పూర్వీరన్వానో నరీతి భావయోధాత్ భద్రాగ్నేర్వధ్యస్వస్య సందృశో భామీ ప్రణీత సురనాముపేతయః యదీం సుమిత్రావిశో అగ్ర ఇంధతే ఘృతేనాహూతో జలదేన విద్యుదత్ ఘృతమగ్నేర్వధ్యస్వస్య వర్ధనం ఘృతమన్నం ఘృతం వచ్చవేదనం హృదయనాహూతముర్విజా విప ప్రథే సూర్య ఇవ రోచతే సర్పిరాహృతిః యత్నేమనుర్యదనీకం సుమిత్రమేధే అగ్నేతదిదం నవీయః సదేవచ్చోజతగిరోజుడస్వసవాజం దర్శిన ఇవ శ్రవోధా పూర్వమేధితో మధ్యస్వస్య మేధే అగ్నేతయుదం జూఢస్వ సనస్తి పాతనోపాధాత్రం రక్షస్వయదిదం తే అస్మే భవాజుమ్నీవాద్యోపామాదారీభిమాజర్జనా సూరాయస్సు మిత్ర ప్రణవో సంవాధ్యస్వస్య నామ సమద్రయావసూ నిరాధావృత్తాన్యార్యాధ సూరాయవ నోజనాదాంతమగ్నే వృతనాయోంగ్రభిష్యా దీర్ఘదం దర్భదక్షాయమగ్ని సహస్రస్తరీ సదనీ దర్భా జుమాజ్యుమాచర్మృజ్యమానస్సు మిత్రేణూజేదయో దేవయత్సు దుఃఖాజాతవేదోదస్తమనాథబద్ధు అన్నదక్షిణావద్భిరగ్నే సుమిత్రేభిరిద్యతే భయద్భిస్తే అమృతా జాతవేదో మహిమానం బాధ్యస్వ ప్రబోధన్ సంవృచ్చం మానుషీర్విధాయంతం రభిరజయస్వాదేభిదేవ పుత్రమాపితముపస్థే త్వామగ్నే మధ్యస్వస్య పర్యన్ విధం జమిష్ఠోత పూర్వాంగవనో రాధాదశ్చిత్ర్వధ్యస్వస్వత్రోన్ద్రభర్జిగాయ సుతసోమవద్ధి సమానం విదరహారోపగ్రాధం తమభినద్భృతస్చిత్వ్యర్వధ్యస్వస్య నగాత్రేధ్వనమసోపవాక్యా మృతవామిజామీనభిష్టదద్ధరో వాధ్యస్వా ఓ